నిరభ్యాసం లౌషం హరే హర శుకా బాహునం అస్మాంగా Sure.

విశ్వధామా విశ్వ ర్భాస అభోషేకేతర్మాణర్విశ్వాసివనా యావాయితే యావాయితే దేగో

శుగచ్చాసాయి అగ్రేవాయస్య భజసాయి మహద్ధానా సోవాయో Yeah. ప్రియామి మాధవ చోదాయ చరా మదజో హరియతో విచా క్షా